పుల్లట్లే జేబుల్లమ్మో, బెజరట్లే జేబెద్దమ్మో, బొబ్బట్లే జేబుల్లమ్మో, రండమ్మో. ఏ కొబ్బరికాయ కొట్టండో, కుంకుమ బొట్టే పెట్టండో, అన్నకు దిష్టే తీయండో, రండమ్మో. మన కథే కథా శక్తి.